కృష్ణ యజుర్వేదాంతర్గత 10 కైవల్య ఉపనిషత్ అధ్యయన పుష్పము శ్లో కైవల్యోపనిషత్ వేద్యం కైవల్య ఆనందతుందిలం కైవల్య గిరిజారామం స్వమాత్రం కలయేత్ అహం. కైవల్యోపనిషత్ను ఉపాసించటము, ఆరాధించటము, పఠించటము, అధ్యయనము చేయటము అనునది కైవల్యానందము అనే ఆనందరసమును ఆస్వాదించటమే. జగజ్జనని పార్వతీదేవి సంచరించే కైవల్యము అనే ఆనందవనములో ప్రవేశించటము, విహరించటమును అహమేవ తత్ పరబ్రహ్మం అను పరమసత్యముతో మమేకమగుచుండటమే. శ్రీ అశ్వలయన మునీంద్రులవారు గొప్ప భక్తి ధ్యానయోగ సాధన సంపన్నులు. వారు సుదీర్ఘకాలము శ్రవణమనన అధ్యయన నిధిధ్యాసలు సంసంతోష సత్సంగ విచారణ రూపములైన సాధన చతుష్టయమును సేవించినట్టి ముని ప్రవరేణ్యులు. ఒకరోజు ఆ అశ్వలయన మునీశ్వరులు 14 లోకములలో సంచారములు చేస్తూ బ్రహ్మలోకము ప్రవేశించారు. పరమానంద స్వరూపులు, మహత్తర ప్రజ్ఞాధురంధరులు, సృష్టికర్త, మహత్వరేణ్యులు, అపార కరుణామయులు, పరమేష్ఠి, భగవంతుడు, సర్వజీవులకు ప్రియము కలుగజేసే పితామహులు అగు బ్రహ్మదేవుని దర్శించారు. భక్తి ప్రపత్తులతో సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు. స్వామి పాదపద్మములను ఆనందాశ్రువులతో అభిషేకించారు. అశ్వలయనముని, హే పరబ్రహ్మమూర్తి, లోకేశ్వర, బ్రహ్మవిత్, పితామహ, సర్వాంతర్యామి, సర్వతత్వస్వరూప, జ్ఞానానంద ఐశ్వర్య, మా నమస్కారములు ప్రేమతో స్వీకరించెదరుగాక. బ్రహ్మదేవుడు బిడ్డ, నీ భక్తికి మెచ్చుకొంటున్నాను, శుభమగుగాక. నీవు ఏమి అభిలషిస్తున్నావో అది నెరవేరుస్తాను, కోరుకోవయ్యా. అశ్వలయనముని, అహే భగవాన్, పూర్వపుణ్యవశము చేతను, మీ యొక్క కరుణాకటాక్ష వీక్షణ చేతను మీ దర్శన భాగ్యం నాకు ఇప్పుడు లభించింది. విద్యలన్నిటికీ రాజవిద్య బ్రహ్మవిద్యయే కదా. వరిష్ఠము, మహత్తరము, పరమ పవిత్రము సత్పురుషులచే ఎల్లప్పుడూ సేవించబడుతూ ఉండేది రహస్యములలోకెల్లా పరమరహస్యము, నిగూఢము అగు పరబ్రహ్మము గురించి మీ నుండి తెలుసుకోవాలనున్నదే నా అభిలాష. అట్టి బ్రహ్మము గురించి విశదీకరించమని నా విన్నపము. ఇహపరములకు ఆవలగల దివ్యమగు పరాత్పరమ పురుషస్థానమును మేము చేరుకొనేది ఎట్లాగో ఉదయతో ఉపదేశించండి. సంసారమునందు చిక్కి అనేక భ్రమలందు సంచరించే మేము మా యొక్క పాప అల్పదృష్టుల నుండి విముక్తి పొంది చంచలత్వమును జయించి పరాత్పర పురుషుని పాదపద్మముల వద్ద బుద్ధి స్థిరత్వమును పొందేది ఏ మార్గంలో? కైవల్యమునకు ఉత్తమము సులభము అగు ఉపాయమేమిటి? అట్టి బ్రహ్మవిద్యను ఉపదేశించవలసినదిగా మిమ్ములను శరణువేడుతూ మరల మరల అభ్యర్థిస్తున్నాను. పితామహుడగు బ్రహ్మదేవుడు నాయన, శ్రేయోదాయకము శోభాయమానము అయినట్టి విషయమునే అడిగావు. బ్రహ్మము ఎట్టిది? నేను ఎవరు? ఈ రెండిటికీ ఉత్తమమైన సమాధానము సముపార్జించుకోవటమే బ్రహ్మవిద్యోపార్జనము. అదే పరాత్పరమ పురుషస్థానము చేరే ఉపాయము కేవలి స్వస్వరూపానుభవమగు కైవల్యము కూడా. అయితే బ్రహ్మము గురించి తెలుసుకోవటము ఎట్లా? అందుకు 4 సాధనలను, సాధన చతుష్టయమును చెప్పబడుచున్నాయి. ఈ 4 ఈ జీవుడు ఒకసారే ఆశ్రయించాలి, ఆచరించాలి. సుమా 1. శ్రద్ధ. ఈ జీవుడు దేనిపై శ్రద్ధ చూపిస్తున్నాడో అద్దానినే పొందుచున్నాడు. అశాశ్వతము, దోహకప్రదము అగు లోకాంతర్గత విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉండటం చేత అవియే పొందటం జరుగుతోంది. కాని ప్రయోజనం? దోహకము తొలగుట లేదు. పరమశాంతము, అఖండానందము, సంసారదోష నివారకము అగు బ్రహ్మము బ్రహ్మజ్ఞానము పట్ల శ్రద్ధ కలిగి ఉంటే అది ఈ జీవుడు తప్పక పొందగలడు. రెండు, భక్తి, పరాప్రేమస్వరూపమైన భక్తి పెంపొందించుకోవాలి. అప్పుడు బ్రహ్మజ్ఞానము స్వయముగా వికసించగలదు. సర్వే సర్వత్రా ప్రేమయే భక్తి యొక్క ముఖ్య లక్షణము. ప్రపత్తి శరణాగతి అందుకు త్రోవ. పరాప్రేమ అనగా తల్లికి బిడ్డ పట్ల గల అవ్యాజ ప్రేమ వంటిది. సర్వసహజనుల పట్ల సహజమైనట్టి వ్యాజాతీతమైన ప్రేమ భావన కలిగి ఉండటమే భక్తి. మూడు, ధ్యానము, ధ్యాసను పరమాత్మ వైపుగా నడిపించాలి. అనగా తదితరములైన ఇంద్రియ విషములపై ధ్యాస సన్నగిల్లుతూ రావాలి. ధ్యాసను పవిత్రపరచుకుంటూ ఉండాలి. వేటివేటిచే మనస్సు చంచలమవుతోందో గమనించి ఆయా సర్వ విషముల నుండి ధ్యాసను వెనుకకు మరల్చి పరమాత్మ గురించిన అనునిత్య అనుక్షణిక ధ్యాస కలిగి ఉండటమే ధ్యానము. ఇదంతా పరమాత్మగా దర్శించటమే ఆత్మదర్శనము. సహజీవులను చూస్తున్నప్పుడు అన్యములైనట్టి నామరూప గుణములను ప్రక్కకు పెట్టి దృష్టిని అఖండ ఆత్మవైపుగా మరల్చాలి. నాలుగు, యోగసాధన, యోగ సాధనలచే చిత్తము యొక్క ప్రాపంచిక వృత్తులను తొలగించుకుంటూ రావాలి. యోగ సాధనచే బుద్ధి నిర్మలము, సునిశితము, విస్తారము కాగలదు. ఈ అభ్యాసములు ఈ జీవుని క్రమంగా పరాత్పర స్థానమునకు చేరుస్తాయి. అంతేగాని కేవలము లౌకిక కర్మలచేతగాని పుత్రమిత్ర శిష్యతదితర బంధు జనసందోహముల సముపార్జనచేతగాని సంపదలచేతగాని పరాత్పరమపురుషత్వము లభించేది కాదు. త్యాగము విత్యాగేన ఏకే అమృతత్వమాన సహ త్యాగేనేవతు కైవల్యం. నాది అనునది సర్వదా పరమాత్మదే అనురూపంగా సర్వము త్యజించినవాడే ఉండటమే ఉత్తమ మార్గము. త్యాగము అను మార్గము అమృతస్థానమును చేర్చగలుగుతుంది. ఆ పరపదము స్వర్గము మొదలైన సుఖమయమగు ఊర్ధ్వలోకాలకు కూడా ఆవల ప్రకాశించుచున్నట్టిది. అది ఆత్మస్థానము. అయితే ఆత్మ ఎక్కడో ఆవల సుదూరంగా ఉన్నదా? కాదు. సహజమగు స్వస్వరూపమే. పరేణ నాకం నిహితం గుహాయాం విహ్రాజతే యత్ యతయో విశంతి. స్వర్గాది ఊర్ధ్వలోకాలో బాహ్య విశేషాలు మాత్రమే. కనుక ఈ జీవునికి ఆ పరాత్పరమపదమే అత్యంత సామీప్యమైనట్టిది. ఇందుకు విద్యులు రెండు ఉపాయాలు సూచిస్తున్నారు. ఒకటి, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. ప్రతినిత్యము వేదాంత శాస్త్రముచే ప్రతిపాదించబడుచున్న ఆత్మ విషేకమైన పరమసత్యమును అర్థం చేసుకుంటూ పరమార్థము ద ఫైనల్ అండ్ ద అబ్సల్యూట్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ పట్ల సునిశ్చితమగు బుద్ధిని పరిపోషించుకోవటం. రెండు, సన్యాస యోగాత్ సన్యాసం ఇతి సన్యాసమే. సర్వము ఆ పరమాత్మకు సర్వదా చెందినదే అనే సంయోగ వియోగాతీతీత యోగభావనను అనునిత్యముగా అభ్యసిస్తూ ఉండటము. సర్వం సద్బ్రహ్మముగా న్యాసించుటచే లేక ఉపాసించుటచే ఏర్పడు యోగస్థితియే సన్యాసయోగము. ఈ ఉభయ ప్రయత్నములతో తీర్చిదిద్దుకున్నట్టి సాత్విక పరిశుద్ధ బుద్ధిచే ఈ జీవుడు సంసారము నుండి బహిర్గతుడై పరాత్పరం బ్రహ్మం స్థానమును తప్పక చేరగలడు. మహనీయులగు యతులు అట్టి ఇహ భౌతిక పర స్వర్గాది మానసిక లోకాలను జన్మకర్మ బంధములను దాటివేసి సర్వ విషయ వ్యవహార సందర్భ సంకల్పిత దృష్టులను తెగనరికి బ్రాహ్మీ దృష్టిని ఆశ్రయిస్తున్నారు. బ్రహ్మలోకములో ప్రవేశించిన వారే ఇక ఇక్కడి నుండి పరాంతకాలమున అమృత స్వరూపమగు స్వస్థానము సహజ స్వస్వరూపమును చేర్చున్నారు. అందుకు మార్గము ఏమిటి? మరికొంత విశ్లేషించుకుందాము. యోగాభ్యాసము. వివిక్త దేశే చ నేను దృశ్యము పరమాత్మల అఖండత్వము మాత్రమే భావించగలిగే ప్రదేశము వివిక్త దేశము, ఐసోలేటెడ్ ప్లేస్. అటువంటి ఏకాంత ప్రదేశము ఆశ్రయించటము. మనస్సుతో బుద్ధితో పరమాత్మ తత్వ సంబంధమైన మననవగాహన అన్వయములే ఏకాంతోపాసన లేక వివిక్తోపాసన. సుఖాసనస్థ అట్టి ఏకాంత ప్రదేశములో సుఖమైన ఆసనమును, ఆ ఫిజికల్ సెటింగ్ పోస్చర్ విచ్ ఇస్ వెరీ కాన్వీనియంట్ టు ద బాడీ ఆస్ వెల్ ఆస్ టు కండిషన్ ద థాట్ ప్రొసెస్ అవధరించటము. బాహ్య అభ్యంతర శుచి అయిన భావాలను ఆశ్రయించటము. అశుచి అయిన భావాలను వాళ్ల అటువంటివారు, నేను అంత, వీరు ఇంతవారు, ఎంత ఇత్యాది భావాలను దూరంగా ఉంచగలిగేట్లు పరిసరాలను ఎన్నుకోవటము, పరిశుభ్రపరచుకోవటము. సమగ్రీవ శరహ శరీరహ, ఇక యోగ సాధన ధ్యానములకు అపక్రమించాలి. యోగాభ్యాసము చేస్తూ ఉన్నప్పుడు శిరోపరిభాగము, శిరస్సు, మెడ, శరీరము నిఠారుగా, నిశ్చలముగా సుఖాసనరీతిగా నిలిపి ఉంచటము. అత్యాశ్రమస్థ చిత్తమును ఆశ్రమ కూర్చునియున్న పరిసరాలన్నీ అధిగమింపజేయటం. సకల ఇంద్రియాని నిరుధ్య, సమస్త ఇంద్రియములను, ఇంద్రియ విషయములను బాహ్యముననే నిరోధించి సుదూరంగా త్యజించి పారద్రోలాలి. స్పర్శాన్ కృత్యా బహ్యః బాహ్యాన్ భక్త్యా స్వగురుం ప్రణమ్య, భక్తితో స్వగురువుకు, ఇష్టదేవమునకు ప్రణామములు, స్తోత్రములు సమర్పణ చేయాలి. హృత్ పుండరికం విరజ విశుద్ధం అంతఃశుచః, హృదయ కమలమును చుట్టుకొని ఉన్న రజోతమోగుణ దోషములను తొలగించుకుంటూ, పరిశుభ్రపరచుకుంటూ, ప్రయత్నపూర్వకంగా బయటకు నెట్టివేస్తూ ఉండాలి. విశోకం సర్వదిగుళ్లను, శోకములను, నిరుత్సాహములను, బద్ధకములను తొలగించి వేసుకుంటూ ఉండాలి. మధ్యే విషదం హృదయ కమలము మధ్యలో ప్రవేశించాలి. విచింత్య సర్వాంతర్యామి సర్వతత్వస్వరూపుడు అగు ఆ పరమాత్మను ధ్యానము చేయాలి. అశ్వలయనుడు స్వామి, ఆ విధంగా తగు ప్రయత్నము శుభ్రత జాగరూకతతో స్వీయ హృదయ పుష్పములో ప్రవేశించిన తరువాత ధ్యానించవలసిన ధ్యేయ వస్తువు ఏది, ఎవరు, ఎట్టిది, పరమాత్మ అనగా ఎవరు, పితమాహ బ్రహ్మదేవులవారు అట్టి ధ్యేయ వస్తువగు పరమాత్మ గురించి చెప్పుచున్నాను. విను, అచింత్యం అది నామత్ గుణ రూపాత్మకమైనది కాదు, కేవల చైతన్యము, సర్వచింతనలకు ఆవల ఉన్నట్టిది. కాబట్టి ఆచింత్యం బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, బుద్ధితో త్రూ కోమన్ సెన్స్ గ్రహించగలిగేదేగాని మనస్సుతో ఊహించగలిగేది కూడా కాదు. ఇంద్రియములకు విషయమై ఉండలేదు. అవ్యక్తం తానే సమస్తమును వ్యక్తీకరిస్తూ, తాను మాత్రం సర్వవ్యక్తీకరణములకు మునుముందు ఆవలగా ఉన్నట్టిది. ఇట్ ఈస్ ద మానిఫెస్టా ఆఫ్ ఆల్ మానిఫెస్టేషన్స్, హెన్స్ ఇట్ ఈస్ నోట్ ఎనీథింగ్ అపేరింగ్ ఆస్ మానిఫెస్టేడ్. అనంతరూపం ఉత్పత్తి అయ్యే ప్రతిదానికి ఒకనొకప్పుడు వినాశనము అనివార్యము. యత్ దృశ్యం తత్ నశ్యం, సర్వసాక్షి అగు పరమాత్మయో, అంతమే లేనివాడు, దేహముతో పుట్టువాడు కాదు, దేహముతో అంతమయ్యేవాడు కాదు, అనంతరూపుడు. శివం సర్వము తానే అయి ఉండటం చేత సర్వునకు శుభము చేకూర్చువాడు, శుభస్వరూపుడు, సుఖస్వరూపుడు, సర్వస్వరూపుడు కాబట్టి సర్వమునకు శ్రేయస్సు కలుగజేయువాడు, శివస్వరూపుడు, ప్రశాంతం పరమప్రశాంత స్వరూపుడు. స్వప్నములో ఏ విశేషాలు ఉన్నప్పటికీ ఆ స్వప్నద్రష్టను అవి స్పృశించవు కదా. అట్లాగే అహంనకు కూడా ఉత్పత్తి స్థానముగు పరబ్రహ్మము పరమప్రశాంతము. జాగ్రత్స్వప్న సుషుప్తులకు కేవల సాక్షి అయి వెలుగొందువాడు. తత్వవేద వామ్మేము అద్దానికి తత్తాను పేరు పెట్టింది. ఈ లోకాలు అందలి జీవాత్మలు ఇద్దాని కల్పనయో ఇద్దాని నుండి బయల్వెడలుచున్నాయో అదియే తత్. తత్ ఏవత్వం అదియే నీవు అయి ఉన్నావయ్యా. అమృతం బ్రహ్మయోనిం ఆది మధ్య అంతహీనం మార్పు చేర్పులు లేనట్టిది. సర్వమునకు జనన స్థానము బ్రహ్మయోని. అట్టి పరమాత్మకు మొదలు మధ్య చివర అనునవే లేవు. ఉత్పత్తియే లేనప్పుడు సర్వమునకు కారణ కారణము అయినప్పుడు అద్దానికి పుట్టుక ఇత్యాదులు ఎక్కడుంటాయి? పరబ్రహ్మము ఆదిమధ్యాంతరహితము సర్వదా కేవలము. ఏకం ఈ పరమాత్మ సర్వదా ఏకమే గాని అనేకము కాదు. అనేకముగా కనిపిస్తున్నప్పటికీ ఆత్మజ్ఞాన దృష్టిచే ఏకమే. కథలో వేరువేరైన అనేక విశేషాలు ఉండవచ్చుగాక, కాని రచయిత సర్వదా ఒక్కడే కదా. విభుం జీవాత్మ జగత్తులకు విభుడు. యజమాని భవస్య ముఖ్య కారణం ఇతి విభుం. మూలకారణుడు యస్తేచ విభూతిం ఇతి విభుం. ఇదంతా ఎవరి విభూతి విభవమో ఆయనయే పరమాత్మ. చిదానందం ఎరుగుటెరుక అనునది ఎవరి యొక్క స్వకీయ విన్యాసపూర్వక విలాసమో ఆయనయే పరమాత్మ. ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఆత్మ యొక్క ఆనంద క్రీడా విలాసమే. పరమాత్మ సర్వదా ఆనంద విలాసుడు, చిదానంద చిద్విలాసుడు, జగత్ కల్పన క్రీడా వినోది. అరూపం బంగారమునకు ఇది అనబడే రూపమే ఉన్నది, కాని ఆభరణ రూపముగా కనిపిస్తున్నది బంగారమే. అగ్నికి ఇది అనబడు రూపమేమున్నది, కాని ఏ వస్తువును దహిస్తూ ఉంటోందో ఆ ఆకారము కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. పరమాత్మ సర్వరూపములు తనవై ఉన్నవాడు కనుక అరూపుడు, రూపరహితుడు. అన్ని రూపములు తానే ఉన్నవాడికి ఇది రూపము అననదేమున్నది? దేహమునకు రూపము ఉన్నది, మరి దేహికి రూపమేముంటుంది? కదిలే దేహములకు రూపమున్నది, కదిలించేవానికి రూపము ఏమై ఉంటుందని అనగలం? ఈ విధముగా పరమాత్మ అరూపుడు. అద్భుతం పరమాశ్చర్యకరమైనది. అతభుతం సర్వభూతములను తానే అనేకముగా కనిపిస్తూ సర్వదా ఏకమే అయి ఉన్నవాడు. నభూతం ఇతి అద్భుతం సర్వసాక్షి అనురూపముగా వేరే అయి మియర్ విట్నెస్ కంటికి కనబడని వాడై ఉన్నవాడు. సర్వజీవబుద్ధులందు సంకల్ప ఆ వికల్పములను సర్వత చేయుచు నిర్వికల్పుడు అగుచు ఉన్నవాడు ఈ విధంగా పరమాత్మ మహాద్భుతుడు. ఉమా సహాయం ఆ పరమేశ్వరుడు ఉమను తోడుగా కలిగి ఉన్నవాడు. పరమాత్మ కేవల సత్స్వరూపుడై ప్రకృతి ఉజ్జీవాహంకారము మా లచే ప్రదర్శితుడగుచున్నాడు. ఓం ఆవు మ శివశివ శివ శివస్వరూపుడు. పురుషుడు ప్రకృతి స్వరూపుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు. సత్ చిత్ ఆనందములను తన వెంట తోడుగా కలిగి ఉండటం చేత పరమాత్మ ఉమా సహాయం బిరుదాంకితుడు. ప్రెజెన్స్ బీయింగ్ అకంపనీడ్ బై పర్సెప్షన్ పర్సీవర్. పరమేశ్వరం పరం ఆవల. ఆవల కేవలుడు ఆబ్సొల్యూట్ గా ఉండి ఈవల అంతటా తానే అయి వెలుగొందుచున్నవాడు. అంతటా అన్నిటా అన్నీగా ప్రకాశమానుడు అగుచున్నవాడు. అన్నిటిలోనూ అన్నిటిగానూ ప్రకాశించుచున్నట్టివాడు. పరం మహత్తరమై ఈశ్వరం విస్తరించి ఉన్నవాడు. సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే తిష్ఠతి. భగవద్గీత ప్రభుం సర్వనియామకుడు. పరబ్రహ్మము యొక్క ఇచ్ఛానుసారమే మాయ జన్మకర్మలు బంధము మోక్షము ఇత్యాదులన్నీ ఉనికి కలిగి ఉంటున్నాయి. ఆయనయే సర్వమునకు అధినాయకుడు. ప్రభూ, త్రిలోచనం ఆ పరబ్రహ్మమే. ఒక విషయమును, ఒక భావనను, ఒక సంకల్పమును, ఒక అభిప్రాయమును, ఒక అభిరుచిని, ఒక బంధమును సృష్టించుకోవటము టు క్రియేట్, స్థితింపజేసుకోవటము టు మెయింటైన్, లయింపజేయటము టు డిసల్వ్, తనయందు నిర్వర్తిస్తుండటం చేత పరమాత్మ త్రినేత్రుడు. అనన్యమగు పరమాత్మయే జీవాత్మగా అయి జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడు వేర్వేరైన దృష్టులను, డిఫరెంట్ ఛానల్స్, తనకు అన్యమైన దాని వలె కల్పించుకొనటము కూడా ఆయన యొక్క త్రినేత్రత్వము. ద్రష్ట దర్శనము, దృశ్యము, పర్సీవర్, పర్సీవిన్, దాట్ బీయింగ్ పర్సీవ్, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, నర్ నన్, దాట్ బీయింగ్ నన్, అనుభవి, అనుభవము, అనుభవించబడినది, ఎక్స్పీరియన్సర్, ఎక్స్పీరియన్సింగ్, దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్టి త్రిపుటి తత్వములు కూడా పరాత్పరము, ప్రతి ఒక్కరి కేవలీ స్వస్వరూపము అగు పరబ్రహ్మమూర్తి నుండే బయల్వెడలుచున్నాయి. కనుక ఆయన త్రిలోచనుడు, త్రిమూర్తి అని కూడా అభివర్ణించబడుచున్నారు. జాగ్రత్, స్వప్న, సుషుప్తులుగా మూర్తి భవించువాడు. నీలకంఠం, ఈ ఇంద్రియములకు కనబడేదంతా కాలముచే నశించేదే. పరాత్పరుడు, పరమపురుషుడు అగు ఆత్మదేవుడు కాలబద్ధుడుకాడు. కాలనియామకుడు ఆయన మృత్యురూపముతో జగత్తులను హరించి మరల ఉద్భవరూపంతో సంస్కార బీజముతో సృష్టిస్తున్నారు. జగత్తులు నశించవచ్చుగాక. జగత్తత్వమును ఆ పరమేశ్వరుడు రక్షించి పునః సృష్టికి కారణభూతుడగుచున్నారు. వినాశనము అను కాలకుట విషాన్ని కంఠమునందు ధరించి జగత్తులను రక్షిస్తూ ఉంటాడు కాబట్టి పరమాత్మ నీలకంఠుడు. సర్వజుడగు పరమాత్మ జీవాంశస్వరూపుడై నీలత్వసన్న అయినట్టి ఏమరపు నందు తదితరమైనది దాచి ఉంచుకుంటున్నారు. జీవాత్మగా తన యొక్క పరమాత్మత్వను ఏమరపు నందు దాచి ఉంచుచున్నారు. జాగ్రత్ సందర్భములో స్వప్న సుషుప్తులను పదిలంగా ఏమరపు విభాగము నందు పదిలపరచుకొని ఉంచుకుంటున్నారు. అట్లాగే స్వప్న సమయంలో జాగ్రత్ సుషుప్తులను, సుషుప్తి సమయంలో జాగ్రత్ స్వప్నములను రహస్యముగా పరిరక్షించుకుంటూ ఉన్నారు. జాగ్రత్ స్వప్న సుషుప్తుల సందర్భాలలో తన యొక్క తురియత్వమును, కేవల సాక్షిత్వమును లోనపెట్టుకొని ఉంటున్నారు. తురియత్వ సందర్భంలో జాగ్రత్ స్వప్న సుషుప్తానుభవములను క్రీడా వినోదంగా పర్యవేక్షించుకుంటున్నారు. ఏమరపును నీలకంఠముగా కలిగి ఉండి సర్వమును పరిరక్షించుచునే ఉన్నారు. కనుక పరమాత్మ నీలకంఠ బిరుదాంకితుడు అగుచున్నాడు. ప్రశాంతం, పరమాత్మ సర్వము లయించగా, శాంతించగా కూడా శేషించేవాడు. ఈ జగత్ విషయములకు సాక్షి. జగత్తులు ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా సర్వదా ప్రశాంత స్వరూపుడు. సమస్త సాక్షిం, సమస్తమునకు కేవల సాక్షి, మేర్ విట్నెస్ అయినవాడు. తమసః పరస్తాత్, అజ్ఞానమునకు ఆవల, ఆదికారణుడై ఉన్నవాడు. ఓ అశ్వలైన మునీంద్ర, తనేందు వేంచేసియున్న పరమాత్మ సందర్శనము కొరకై ఈ జీవుడు ఏంచేయాలి? నిర్మలముగా తీర్చిదిద్దుకోబడిన హృదయములో ప్రవేశించి హృదయములోనే దాగి ఉన్న పరాత్పర భాగవానుని అచింత్యునిగా, అవ్యక్తునిగా, అనంతరూపునిగా, శివం ప్రశాంతం తత్వరూపునిగా, అమృతస్వరూపునిగా, ఆది మధ్యాంతరహితునిగా, ఏకస్వరూపుడు విభువుగా, చిదానందస్వరూపునిగా, అరూపునిగా, అద్భుతరూపునిగా, ఉమాసహాయునిగా, పరమేశ్వరునిగా, ప్రభువుగా, త్రిలోచనునిగా, నీలకంఠునిగా, ప్రశాంతునిగా, కేవల సాక్షిగా, అజ్ఞానాంధకారమునకు ఆవల ఉన్నవాడుగా మనస్సుతోనూ బుద్ధిలోనూ శ్రద్ధగా ఉపాసించాలి. అట్టి యోగి సర్వమునకు ఆదికారణము అగు పరమాత్మస్థానమునకు చేర్చున్నాడు. సమస్తమునకు ఆవల కేవల సాక్షి సర్వకారణుడు అగు ఆపరాత్పరుడే. సృష్టి సంకల్ప నిర్వర్తకుడు, పితామహుడు, ప్రజాపతి అగు బ్రహ్మ. సర్వశుభసుఖానంద ప్రదాతయగు శివుడు. ఇంద్రియతత్వములకు అధిపతి, అధిదేవుడు అగు ఇంద్రుడు. నాశనరహితమగు అక్షరుడు. దేహమునకు దేహి వలె ఈ విరాట్ విశ్వమునకు, బ్రహ్మాండమునకు పరమస్వరాట్ విరాట్ స్వరూపుడు, విశ్వరూపుడు. సర్వములోనూ సర్వముగానూ సర్వదా వేంచేసున్న విష్ణువు. సర్వులలోనూ సర్వములోనూ కదిలిస్తున్న, ఉజ్జీవింపజేస్తున్న ప్రాణేశ్వరుడు, ప్రాణశక్తి స్వరూపుడు. సర్వులకు ప్రాణప్రదాత. సర్వమును సృష్టించి అస్థితింపజేసి ఉల్లయింపజేసే కాలస్వరూపుడు. సర్వమును తన ఉష్ణత్వముచే కాపాడుచు సర్వమును దహించివేయగల అగ్నిదేవుడు, తేజోరూపుడు, జ్యోతిస్వరూపుడు. సర్వమును చల్లపరుస్తూ భూమికి ఓజస్సును, ఔషధీరసమును ప్రసాదిస్తున్న చంద్రుడు, చంద్రమసహ. ఇంతేకాదు, సైవ సర్వం యత్ భూతం యచ్చ భవ్యం సనాతనం. ఎప్పుడు ఎక్కడ ఏది ఉనికి కలిగి ఉంటుందో అదంతా కూడా పరబ్రహ్మస్వరూపమే. ఇతః పూర్వము ఉండి ఉన్నది, ఇప్పుడున్నది, ఇక ముందు ఉండబోయేది సనాతనమై ముందుగానే ఉండి ఎప్పటికీ ఉండేది అంతా కూడా చిదానంద రూపము, పరాత్పరము అగు పరబ్రహ్మమే. ఎప్పుడైతే సర్వస్వరూపుడు, స్వహృదయాంతరంగుడు, అనన్యుడు అగు పరమాత్మను ఈ జీవుడు తెలుసుకుంటాడో అప్పుడు మాత్రమే మృత్యువును జయించివేయగలడు. ఒకటి పోగొట్టుకోవటం, మరొకటి పొందుచుండటం అనే రూపము గల మృత్యువును అధిగమించి సర్వాతీతమగు కేవల అచ్యుత అమూత స్వరూపుడు అగుచున్నాడు ఈ జీవుడు. ఏ బంధము, బోండేజ్, ద సాకల్స్ ఆఫ్ రిలేటెడ్నెస్ ను అనుభవిస్తున్నాడో అది తొలగాలంటే అమూతతుల్యమగు ఆత్మను ఎరుగవలసిందే. ఇక వేరే త్రోవ లేదు, మరే కారణంగానూ శాంతి లభించదు. జానేనేవతు కైవల్యం. ఆత్మను ఎరుగటయే కైవల్యము, ఎరుగకపోవటమే సంసారము. నేను సర్వదా జాగ్రత్కుగాని, స్వప్నమునకుగాని, సుషుప్తికిగాని పరిమితము కానట్టి ఆ త్రినేత్రములుగల, దృష్టులుగల ఆత్మస్వరూపుడను. నేనే జాగ్రత్, స్వప్న, సుషుప్తులుగా మూర్తీభవిస్తూ ఉన్నాను. ఈ విధంగా నేను త్రినేత్రుడను, త్రిమూర్తినిగా వర్ణించబడుచున్నాను. ఇదంతా మమాత్మయే. ఆత్మకు భిన్నమైనది ఎక్కడా ఏదీ లేదు. నాకు కనబడేవారంతా ప్రియాతి ప్రియమగు అస్మత్ ఆత్మస్వరూపులే. ఇదంతా నా కేవలి స్వరూప చమత్కారమే. ఆత్మ సర్వదా సర్వమునకు సాక్షి, బంధరహితము, కాని సర్వమునకు ఆధారము. అరూపముగు ఆత్మ సర్వరూపము కూడా. నేను సర్వదా ఆత్మస్వరూపుడను అని గ్రహించటమొక్కటే బంధవిముక్తికి మార్గము, కైవల్యపదము. అట్టి ఆత్మతత్వజ్ఞానము, ఆత్మసాక్షాత్కారము, ఆత్మాహం భావము సముపార్జించుకోవటానికే ఒకటి జీవాత్మను, లేక బుద్ధిని, లేక మనస్సును, లేక సాధన వస్తువగు ఈ దేహము యజ్ఞాగ్ని విధానములో అగ్నిని జనింపజేసే అరణి యొక్క క్రింద అరణి, క్రింద కొయ్య. రెండు ఓంకార రూపముగు ప్రణవము మరియు అంతర్గతములు. ఔమ అర్ధమాత్ర జాగ్రత్, స్వప్న, సుషుప్తి తురియములు. యజ్ఞాగ్ని జనింపజేయటానికి పై అరణి, పై కొయ్య. 3. ఆత్మజ్ఞాన నిర్మథన అభ్యాసము. ఆ రెండింటినీ అగ్ని కొరకై సంఘటితము చేయటము. బుద్ధిని ఉపాసనను తీవ్రం చేసి ఆత్మజ్ఞానాగ్నిని జనింపజేసి నిత్యానిత్య వివేకులు తమను బంధిస్తున్న సంసార పాశములను తగులబెట్టి భస్మము చేసి వేసి బంధవిముక్తులగుచున్నారు. అన్యమైనదంతా ఆత్మాహం జ్ఞానాగ్నిచే దహించివేసి అనన్యస్వరూపులై త్రిలోకములను భస్మధారణగా చేస్తూ భస్మభూషితులగుచున్నారు. ఆత్మాహం స్థానము. స్వప్న దృశ్యము స్వప్నము తన దైనవాణిని బంధిస్తుందా, పరిమితునిగా చేస్తుందా? లేదు కదా. ఆత్మస్వరూపుడనగు నా యొక్క స్వీయ క్రీడాకల్పనలు వినోద ప్రదేశాలు అయినట్టి జాగ్రత్ స్వప్న సుషుప్తి అంతర్గత విశేషాలు నాకు వినోదమేగాని విషాదము కాదు, బంధము కానే కాదు అనే ఆత్మాహం స్థానమును కైవల్య పదమును వివేకి జీవితము అనే అవకాశమును ఎట్లా ఉపయోగించుకోవాలో తెలిసినవాడు చేర్చున్నాడు. అశ్వలయనముని హే పితామహ, సృష్టి ప్రజ్ఞానంద రూప లోకగురు, నాదొక సందేహము, అసలీ మాయ ఎవరిది? ఎందుకు ఎట్లా కల్పించబడి మమ్ములను నిబద్ధులుగా చేసివేస్తోంది? మేము ఎందుచేత ఎవరి కారణంగా ఇందులో చిక్కుకుని ఉన్నాము? ఇందులోంచి తేలికగా బయల్వెడలటం ఎట్లా? బ్రహ్మదేవుడు అంతా కూడా పరబ్రహ్మస్వరూపుడగు పరమాత్మ యొక్క స్వీయ క్రీడా కల్పన విశేషమే. ఒకడు తన స్వప్న దృశ్యమును తానే కల్పించుకొని అందులో సుదూర ప్రదేశాలలో స్వప్నానుభూతి పూర్వకంగా విహరిస్తూ నేను గదిలోనే ఉండి నిద్రిస్తున్నాను కదా అనే విషయం ఏమరుస్తూ ఉన్నాడు. నిద్ర లేవగానే స్వప్నదృశ్యమంతా క్షణంలో త్యజించి జాగ్రత్తలో కార్యక్రమాలు పునః ప్రారంభిస్తున్నాడు కదా. అట్లాగే పరమాత్మ జీవాత్మత్వము అనే కల్పన చేసుకుని ఇది నా కల్పనే కదా అనునది ఏమరుస్తున్నాడు. జీవాత్మ జాగ్రత్ అవస్థ, స్వయముగా తన మాయను తానే కల్పించుకుని అందులో ప్రవేశిస్తున్నాడు. తన కల్పనేందు తానే పరిమోహితుడు, డీప్లీ ఇయ్యూజంద్ అగుచున్నాడు. భౌతిక శరీరము నందు ప్రవేశించి ఇందులో సంస్థితుడై ఇక ఆపై పంచేంద్రియములను ఉపయోగిస్తూ అనేక కార్యక్రమ పరంపరలలో నిమగ్నుడు అగుచున్నాడు. శృంగారము, అన్నము, పానము, గృహములు, ధనము, దేహముల రాకపోకలు, లోకములో ప్రవేశ నిష్క్రమణములు ఇటువంటి చిత్ర విచిత్రములైన భోగములను ఆశిస్తూ ఆశ్రయిస్తూ అనుభవిస్తూ గర్విస్తూ శోకిస్తూ రోజులు గడుపుచున్నాడు. ఇంకొక విచిత్రం, నూతిలోని కప్ప కూపస్థ మండుకము ప్రపంచమంతా ఇంతే అని అనుకుంటుంది చూచావా? శ్రీ అన్నపానేషు విచిత్రభోగయః స ఏవ జాగ్రత్ పరితృప్తమేతి. నా యొక్క మొత్తము వ్యవహారత్వము, నా సమస్తము ఈ ఎదురుగా దేహేంద్రియాలచే ప్రాప్తిస్తున్న జాగ్రత్తకు మాత్రమే పరిమితము అని తలచటం, నమ్మి ఉండటం, పరిమితమైపోవటం ప్రారంభిస్తున్నాడు. ఎప్పటికప్పుడు అంతంతవరకు మాత్రమే తనను తాను గమనిస్తూ పరితృప్తి పొందినవాడై ఉంటున్నాడు. ఈ జాగ్రత్తకు వేరే నాకు కావలసినది, నేను పొందవలసినది, ఆశించవలసినది, తెలుసుకోవలసింది నాకు సంబంధించి ఇంకేమీ లేదు. ఈ జాగ్రత్తలో నేను ఏమేమి సంపదలు, సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నానో ఇంతవరకే నాకు చెందినవి, వీటివరకే నేను చెందినవాడను, నా సంగతి ఇంతింత మాత్రమే, ఇవి అనుకూలమా, సంతోషము, ప్రతికూలమా, నాకు పరమ దోహకము, నా కొంప మునిగినట్లే. ఈ జాగ్రత్తలో ఏమి పొందితే అది వాస్తవానికి పొందినట్లు, ఏదేది పొందలేదో అది నేను పొందనట్లే కదా మరి. అని అత్యంత దృఢంగా భావన చేస్తూ నిమగ్నమగుచున్నాడు. జీవాత్మ స్వప్నావస్థ స్వప్నేతు జీవ సుఖదుఖ భోక్త స్వమాయ కల్పిత విశ్వలోకే. ఇంద్రియ బాహ్యత్వమును జాగ్రత్రూపముగా కొంతసేపు అనుభవించిన ఈ జీవుడు దైనందికంగా తనకు తానే ఓన్ అ డెలీ బేసిస్ స్వప్న జగత్తులో ప్రవేశిస్తున్నాడు. స్వప్నము ఎవరి కల్పన? మరొకరి కల్పనయా? కానే కాదు. జాగ్రత్ స్వప్నములు రెండూ స్వకీయ కల్పనలే. ఈ జీవుడు తనకు తానే తన ఊహాచమత్కారముచే స్వప్నలోకమును కల్పించుకొని ఈ కనబడే స్వప్న జగత్ మాత్రమే నాకు సంబంధించిన పూర్ణ సత్యము కదా అని భావన చేస్తున్నాడు. ఈ స్వప్నలోకంలో నాకిప్పుడు కనిపిస్తున్నదే నాకు సంబంధించిన విశ్వమంతా. ఇక్కడి సుఖదుఃఖాలు వాస్తవమైనవే అని తలచుచున్నాడు. అనగా స్వప్నలోకంలో విహరిస్తున్నప్పుడు ఆ స్వప్న ద్రష్టకు జాగ్రత్త లేనిది అవాస్తవము అగుచున్నది. స్వప్నలోకమే సర్వస్వముగా నమ్మబడుచున్నది. జాగ్రత్తలో విహరిస్తున్నప్పుడు వర్తమాన జాగ్రత్త ఇంద్రియాలతో ఇంద్రియార్థ దృశ్యములు సత్యముగా అనిపిస్తూ స్వప్న విషయాలన్నీ భ్రమాత్మకము మాత్రమే కదా అని అనిపిస్తూ ఉంటోంది. జాగ్రత్త లోకమే సర్వస్వముగా భావించబడుతూ వస్తోంది. జీవాత్మ సుషుప్తి అవస్థ. సుషుప్తకాలే సకలే విహీనే తమోభిభూత సుఖరూపమేతి. ఈ జీవుడు సుషుప్తిని ఆశ్రయించుచున్న సమయంలో ఇక అతడు జాగ్రత్ స్వప్నములలో అనుభవిస్తూ వస్తున్న సర్వ విషయాలు విశేషాలు సందర్భాలు మౌనము అనుపెట్టెలో దాచి ఉంచబడుచున్నాయి. బట్ ఆర్ హైడెడ్ ఇన్ సైలెన్స్. నిర్విషయ తమోస్థితి సేర్ ఇగ్నరాన్స్ ఆఫ్ ఆల్ ఇల్స్ పొందబడుతోంది. ఆ తమోస్థితిలో విషయ సంబంధమైన మానసిక శ్రమ లేకపోవటం చేత ఇదే సుఖస్థితి. నాకు విషయములే లేవు, జ్ఞాపకమునకు రాకుండునుగాక. ఈ స్థితియే నాకు సంబంధించిన సమస్తము కూడా అని ఈ జీవాత్మ భావించి ఆ తమో సుషుప్త స్థితియే సర్వస్వముగా ఆపాదించుకొని ఆస్వాదించుచున్నాడు. పునర్జన్మ ఈ జీవాత్మ కర్మయోగముచేత ఈ దేహానంతరము మరొక దేహము పొందుచున్నాడు. మరల బాల్యయౌవన వార్ధక్యాలు, మరల జాగ్రత్ స్వప్న సుషుప్తులు, ఇదంతా అంతులేని క్రీడ. సంచార విలాసము పరస్వరూపం జాగ్రత్ స్వప్న సుషుప్తులు జీవుని యొక్క ఇహస్వరూపాలు. ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవలపరమై ఈ జీవాత్మ యొక్క సాక్షిభూత ఆత్మస్వరూపము అనునిత్య చైతన్య జ్యోతి అయి ప్రకాశిస్తోంది. జాగ్రత్ స్వప్న సుషుప్తులను ప్రదర్శించున్నదై సర్వమును చేతనముగా చేయుచున్నదై ఉన్నది. అదియే ఈ జీవుని యొక్క పరమాత్మత్వము, విష్ణుతత్వము, పరతత్వస్వరూపము, శివతత్వము, చిచ్చైతన్య స్వరూపము, దేవీ దివ్యస్వరూపము, అట్టిపర పరాత్పర కేవలి ఆత్మస్వరూపము ఎట్టిదో ఇక విను. అది జాగ్రత్ స్వప్న సుషుప్తులకు వాటివాటి అంతర్గత సర్వ విశేషాలకు ఇంద్రియేంద్రియార్థ అని తత్సంబంధమైన సర్వభావాలకు ఆధారము. అది స్వయమానంద స్వరూపము. అద్దాని ఆనందము కొరకై మరొక్కటేది అవసరమే లేనట్టి కేవలానందము. అద్దానియందే నీవు నేను జన్మలు కర్మలు జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఇత్యాదులన్నీ జలంలో తరంగాలు బుడగలు మొదలైనవాటి వలె బయల్వెడలుచున్నాయి. అది కేవల బోధస్వరూపము. తెలివి అనేకముగా అవకుండానే తెలియబడేవి ఏకానేకములే ఉన్నాయి కదా. తెలివి సర్వదా ఏకము. అట్లాగే ఆత్మ అఖండ బోధస్వరూపము. యస్మిన్ లయం యాతి పురత్రయంచ ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎప్పటికప్పుడు ఇందులోంచి వస్తున్నాయి. ఇందులో లయం అగుచున్నాయి. ఆత్మనుండే ఆత్మయందే జలంలో తరంగాల వలె జాగ్రత్ స్వప్న సుషుప్తులు, దేహముల రాకపోకలు, ఇంకా లోకముల రాకపోకలు కూడా ఆత్మనుండే పరస్వరూపమునుండే బయల్వెడలుచున్నాయి. ఆత్మయందే లయమును పొందుచున్నాయి. యస్మాత్ జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ. ఇందులోంచేతే ప్రాణశక్తి, ఎనర్జీ, మనస్సు, ఆలోచన, వీక్షణ, భావన, థోట్, సర్వ ఇంద్రియాలు బయలుదేరుచున్నాయో ఇందులోంచి భూమి, సోలిడ్, జలము, ద్రవము, లీక్విడ్, అగ్ని, హీట్, లైట్, వాయువు, సర్వ సంచరణములు, ఆకాశము, స్థలము అనే పంచభూతములు బయల్వెడలుచున్నాయో ఇందులో ఈ విశ్వమంతా ప్రదర్శితమవుతోందో అదియే పరమాత్మ, పరం ఆత్మ. ఓ అశ్వలైన మునీంద్ర, ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయము గమనించు. తత్వమసి సామవేద ప్రవచం ఏదైతే సర్వాత్మకమై తన మహత్గా ఈ విశ్వమును ప్రదర్శించుచున్నదో, సూక్ష్మాతి సూక్ష్మమయ్యున్నదో, కాలానికి కూడా ఆవల నిత్యమై నిత్య సత్యమయ్యున్నదో, అట్టి పరబ్రహ్మము తత్వమేవ అది నీవే అయి ఉన్నావు. త్వమేవ తత్, నీవు అదియే ఉన్నావు. అయమాత్మ బ్రహ్మ అథర్వణవేద ప్రవచనము, జాగ్రత్ స్వప్నము, సుషుప్తి మొదలైన అనేక విషయాలు విశేషాలతో కూడినవన్నీ ఎద్దానిచేత ప్రకాశింపజేయబడుచూ ఉన్నాయో అట్టి బ్రహ్మమే నేను. ఈ జీవాత్మ అనబడినది బ్రహ్మమే. అంతేగాని జాగృత్లోనో, స్వప్నములోనో, సుషుప్తిలోనో చిక్కుకున్న ఒక జీవశకలాన్ని కాదు. జాగ్రత్ అననది ఆత్మస్వరూపుడనగు నాచేత ప్రకాశింపజేయబడుతోంది. ఇక అందులో నా ప్రకాశరూపమైనత్వం ఇత్యాది అనేక విశేషాలు. అట్లాగే స్వప్నము, సుషుప్తి కూడా. ఈ విధంగా జాగ్రత్ స్వప్న సుషుప్తులు ప్రకాశింపజేయు, ప్రదర్శన చేయు, ప్రకటితపరచు బ్రహ్మము నేనే అని నీవు గ్రహించుచుండగా సర్వబంధములు వాటికవే తొలగిపోయి నీవు ముక్తుడవు, రిలీవ్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అగుచున్నావు. ఆత్మ నా సహజ రూపము కాబట్టి బంధమే లేదు అను అవగాహన కోన్విన్స్డ్ స్టేట్, ఏ ముక్తి మోక్షము కూడా. సోహం ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదవాక్యము, ఎరుక రూపముగా ఏది ఉన్నదో అది బ్రహ్మమే. తెలివియే తెలియబడుచున్నదిగా విస్తారమగుచున్నది. ఎరుక ఎరుగబడినది ల రూపముగు ప్రజ్ఞానమే బ్రహ్మము. జగదనుభవము అనగా అనుభవించువాడు, అనుభవము అనుభవించబడినది. వీటిని త్రిధామములు లేక త్రిస్థానములు అని అంటాము. ఈ మూడింటికి వేరై విలక్షణమై కేవల సాక్షియై ఏదైతే ఉన్నదో అట్టి కేవల చిన్మాత్ర స్వరూపుడను, సదాశివ స్వరూపుడను నేను. ఒక నాటకంలో నేను పాత్ర వహిస్తూ ఉంటే ఆ పాత్ర యొక్క ఒకటి అనుభవించువాడు యాక్టర్, రెండు అనుభవించబడినది నాటకములోని సంగతులు సందర్భములు, మూడు నటన యాక్టిన్. ఈ మూడింటికి వేరే ఉన్నాను కదా. అట్లాగే పైన చెప్పబడిన జగత్తు సంబంధమైన త్రిధామములు జగన్నాటకాంతర్గతం. ఇక నేనో చిదానందరూపం శివోహం. శివోహం కేవల ప్రజ్ఞాన ఆనంద స్వరూపుడను. అహం బ్రహ్మాస్మి యజుర్వేద మహావాక్యము. ఈ సర్వము నా నుండే జనించుచున్నది, ఉమ్మయ్యవ సకలం జాతం. ఈ సర్వము నాయందే ప్రతిష్ఠితమై ఉన్నది, ఉమ్మయి సర్వం ప్రతిష్ఠితం. ఇదంతా నాయందే లయించుచున్నది, ఉమ్మయి సర్వం లయం యాతి. అట్టి అద్వితీయ బ్రహ్మమే నేనే ఉన్నాను. అతత్ బ్రహ్మమద్వయమస్తి అహం. అణువు కంటే కూడా సూక్ష్మతి సూక్ష్ముడను, మహత్తు కంటే మహత్తరమైనవాడను. చిత్ర విచిత్రములతో కూడిన ఈ విశ్వమంతా నా యొక్క రూప విశేషమే. అన్నిటికీ మొదలే ఉన్నవాడను, పురాతన పురుషుడను, సనాతనుడను, ఈశ్వరుడనే అంతటా అన్నీగా వ్యాపించున్నది నేనే. ఆనంద తేజోరూపుడను, జ్యోతిస్వరూపుడను, సర్వమును పవిత్రముగా చేసివేయు మంగళస్వరూపుడను. శివోహం, శివోహం, శివోహం. బ్రహ్మమే స్వరూపముగా గలిగినట్టి నాకు కాళ్ళు చేతులు లేవు, కాని కాళ్ళు చేతులను చైతన్యపరచువాడను నేనే. మనస్సుచే ఇట్టిది అని నిర్వచించబడజాలని అచింత్య శక్తి స్వరూపుడను. కాని మనస్సు నా చిదానందముచే ప్రేరణమగుచున్న అచేతనమగుచున్న వస్తువే. నా యొక్క వివిధ రూపములన్నీ నేనే ఎరిగినవాడిని, ఎరుగుచున్నవాడను. ఒకటి జాగ్రత్తలో నేను, రెండు స్వప్నములో నేను, సుషుప్తిలో నేను, తురీడగు నేను, అన్నీ నేనైన నేను, అన్నీ ఎరిగియే ఉన్నవాడను. నన్ను ఎరుగువారు మరొకరెవరూ లేరు. నేను సర్వము సర్వదా ఎరుచున్నట్టి వాడను. ఇదంతా నా యొక్క చిదానంద విన్యాసమే. తెలుసుకోబడుచున్నవి అనేకము, ఎరుగుచున్నవాడిని మాత్రము నేనొక్కడినే. తెలియబడేదంతా తెలుసుకుంటున్నవాడిని కూడా తెలుసుకుంటున్నవాడిని. తెలియబడేదానికి ఆవల ఉండి సర్వము తెలుసుకొనుచున్నవాడిని. వేదాంత కృత్, వేదవిదేవ చాహం. వేదములు తెలుపుచున్నది నా గురించే. నాకు పుణ్యము లేదు, పాపము లేదు, మార్పు లేదు, చేర్పు లేదు, జన్మ లేదు, మృత్యువు లేదు, దేహము లేదు, మనస్సు లేదు. బుద్ధికి ఆవల ఉన్న వాడను, అందుచేత బుద్ధిరహితుడను. నాకు ఇంద్రియములు లేవు. నా జన్మ దేహ ఇంద్రియ బుద్ధ్యాది అస్తి. పరాత్ పరస్వరూపుడనగు నాకు పంచభూతములైనట్టి భూమి జలముగ్నివాయువు ఆకాశము లేవు. వాటికి వేరుగా, వాటికి ఆవల, వాటికి ఉత్పత్తి స్థానమై నేనున్నాను. ఈ విధంగా పరబ్రహ్మస్వరూపుడనగు నేను సర్వహృదయములలోని అంతర్యామిగా ఉన్నవాడను. ఇట్టి సాంసారిక పాంచభౌతిక దోషములచే స్పృశించబడనివాడను. అంతా నా స్వరూపమే. నాకు ద్వితీయమనున్నది ఎక్కడా ఏదీ లేదు. అద్వితీయుడను. అంతేకాదు, సమస్తమునకు నాటక దీపమువలే కేవలము సాక్షిని. ఐయామ్ అ మేర్ విట్నెస్ బీయింగ్ క్వైట్ బియోండ్ అండ్ క్వైట్ అన్అఫెక్టెడ్ బై వాట్ ఆల్ దాట్ చేంజ్ టు హ్యాపన్. నేను సత్తును కాదు, అసత్తును కాదు, సదసత్తును కాను. దృశ్యములోని, జగత్తులోని, ఆ విశ్వములోని ఒకనొక వస్తువు రూపము నామము కాదు. కనుక సత్తును కాదు. నేను ఉండుటచేతనే ఈ జగత్తుకు సత్తుగా కల్పితమగుచున్నది. వస్తువురూపము నామము యొక్క ఆధారము నేనే. అందుచేత నేను అసత్తును కూడా కాదు. ఈ విధంగా సతసత్ విహీనమహం. ఎవరైతే పైన చెప్పిన విశేషణములతో కూడిన తమ యొక్క పరమాత్మ రూపమును తెలుసుకుంటారో, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అట్టివారు శుద్ధ పరమాత్మయందు ప్రవేశించి శుద్ధ పరమాత్మ స్వరూపులే అగుచున్నారు. శతరుద్రియము అని కూడా పేరుతో చెప్పబడుచున్న ఈ కైవల్యోపనిషత్ ఎవరైతే అధ్యయనం చేస్తారో వారు అగ్నివలే పరమ పవిత్రులవుతారు, వాయువు వలె నిర్మలులవుతారు. సురాపానము, బ్రహ్మహత్య ఇత్యాది దోషముల నుండి కడిగి వేయబడతారు. కృత నిర్వర్తించినవి, అకృత నిర్వర్తించనివి అగు సర్వకర్మదోషముల నుండి విముక్తులవుతారు. కృతకృత్యా పూతో భవతి, కృతకృత్యులు అవుతారు. పరమ నిర్మలత్వము సంతరించుకోగలరు. సంసార బంధ విముక్తి కొరకై ఈ కైవల్యోపనిషత్ను బుద్ధితో ఆశ్రయించెదరుగాక. వర్ణాశ్రమవాసులందరికీ, నాలుగు ఆశ్రమముల వారికి ఈ ఉపానిషత్ అర్థం గొప్ప ఉపాయం. వర్ణాశ్రమ ధర్మాలను త్యజించినవాడు కూడా ఈ ఉపనిషత్ పరిశీలిస్తూ అధ్యయనము చేస్తూ తదర్థమును జపము మననము చేయునుగాక. తప్పక మహత్తర ప్రయోజనము సిద్ధించి తీరుతుంది. ఈ కైల్యోపనిషత్ పఠనము మననము అధ్యయనము చేస్తూ చేస్తూ ఉండగా పరాత్పరమపదము లభించగలదు. అట్టి వాణి యొక్క సంసార సాగరము మండు వేసవికాలపు ఎండలో చిన్నగుంటలోని జలమువలే ఇగిరిపోగలదు. అందుచేత ఇందలి విషయము తెలుసుకోవటము కైవల్య పదమే అని ఆర్యుల వాక్యం. కేవలీ స్వస్వరూపానుభవ అననిత్యత్వమే కైవల్యము. అట్టి కైవల్యము అననది కరతలమలకం అవుతుంది. అనునిత్యంగా స్వబుద్ధికి స్వానుభవం కాగలదు. ఇతి కైవల్య ఉపనిషత్. ఓం శాంతిః శాంతిః శాంతిః.